ஸ்ரீமதே ராமானுஜாய நமஹ. ஸ்ரீமத் ராமாயண பாராயண ஆரம்பே அனுசந்தேய ஸ்லோகக்ரமஹ. ஸ்ரீ சீதா லட்சுமண பரத சத்ருக்ன அனுமத் சமேத ஸ்ரீ ரகுநந்தன பரபிரம்மணே நம. கூஜந்தம் ராம ராமேதி மதுரம் மதுராட்சரம் ஆருஹ்ய கவிதா சாகாம் வந்தே வால்மீகி கோகிலம். வால்மீகேர்முனிசிம்ஹஸ்ய கவிதாவனஹஸ்தாரிணஃ சிந்வன் ராமகதாநாதம் கோனயாதி பராங்கதிம். ஸ்ஃபிபன் சததம் ராமசரிதாமிருதசாகரம் அத்ருத்பஸ்தம் முனிம் வந்தே பிராசேதசமகல்மஷம். கோஷ்பதீகிதவாராசிம் மசகீகிதராட்சதம் ராமாயண மகாமாலாரத்னம் வந்தே நிலாத்மஜம். அஞ்சனானந்தனம் வீரம் ஜானகி சோகநாசனம் கபீசம் மக்ஷஹந்தாரம் வந்தே லங்காபயங்கரம். மனோஜபம் மாருததுல்யவேகம் ஜிதேந்திரியம் புத்திமதாம்பரிஷ்டம் வாதாத்மஜம் வானரயூதமுக்கியம் ஸ்ரீராமதூதம் சிரசா நமாமி. உல்லங்க்ய சிந்தோஸ்ஸலிலம் சலீலம் யஸ்யோகவன்யம் ஜனகாத்மஜாயாஃ ஆதாய தேனைவ ததா ஸலங்காம் நமாமி தம் பிராஞ்சலிராஞ்சனேயம். ஆஞ்சநேயமதி பாட்டலானனம் காஞ்சனாத்ரி கமனீய விக்ரஹம் பாரிஜாத கர்மூல வாசினம் பாவயாமி பவமானநந்தனம். யத்ர யத்ர ரகுநாத கீர்த்தனம் தத்ர தத்ர ஹிதமஸ்த காஞ்சலிம். ராஷ்டவாரி பரிபூர்ண லோச்சனம் மாருதிம் நமதராட்சசாந்தகம். வேதவேத்யே பரே பும்சி ஜாதே தசரதாத்மஜே வேத பிராச்சேத சாதாசீத் சாட்சாத் ராமாயணாத்மனா. சரிதம் ரகுநாதஸ்ய சதகோடி பிரவிஸ்தரம் ஏகைகமக்ஷரம் ப்ரோக்தம் மகாபாசகநாசனம். ஷண்பன் ராமாயணம் பக்த்யா யஃ பாதம் பதமே பவா தயாதி பிரம்மணஸ்தானம் பிரம்மணா பூஜ்யதே சதா. வால்மீகி கிரி சம்பூதா ராமசாகரகாமினி புனாதிபுவனம் புண்ணியா ராமாயண மகாநதி. ஸ்லோகசார சமாகீர்ணம் சர்க்கல்லோல சங்குலம் காண்டகிராஹ மகாமீனம் வந்தே ராமாயணாந்தமம். யக் கர்ணாஞ்சல் சம்புடை ரகரக சம்யக் பிபத்யாதராத் வால்மீகேர் வதனாரவிந்தகலிதம் ராமாயணாக்கியம் மது. தன்மத்யாதிஜரா விபத்தி மரணைரத்யந்த சோபத்ரவம் சம்சாரம் சவிஹாய கச்சதி புமான் விஷ்ணோ பதம் சாஸ்வதம். சதுபகத சமாச சந்தியோகம் சம மதுரோபனதார்த்த வாக்யபத்தம் சகோர சரிதம் முனி பிரணீதம் தசசிரசத்யபதம் நிஷாமயத்வம். ஸ்ரீராகவம் தசரதாத்மஜம் அப்ரமேயம் சீதாபதிம் மதுகுலான்வய ரத்னதீபம் ஆஜானுபாசமரவிந்ததலாயதாக்ஷம் ராமம் நிஷாசர விநாசகரம் நமாமி. வைதேகி சகிதம் சுரத்ரமுதலே ஹைமே மகாமண்டபே மத்யே புஷ்பசமாசனே மணிமயே வீராசனே சுஸ்திதம். அக்ரே வாசயதி பிரபஞ்சன் சுதே தத்வம் முனிப்யஸ்தரம் யாக்ஷாந்தம் பரதாதிவிஷ்பரிவுதம் ராமம் பஜே ஷ்யாமலம். ஸ்ரீ சீதா லட்சுமண பரத சத்ருக்ன அனுமத் சமேத ஸ்ரீ ரகுநந்தன பரபிரம்மணே நம. அத்ஸ்ரீ சங்க்ஷேப ராமாயண பிராரம்பஹ. தபஸ்வாத்யாய நிரதம் தபஸ்வீ வாக்விதாம்பரம் நாரதம் பரிபப்ரச்ச வால்மீகிர் முனிபுங்கவம். தபஸ்வாத்யாய நிரதம் தபஸ்வீ வாக்விதாம்பரம் நாரதம் பரிபப்ரச்ச வால்மீகிர் முனிபுங்கவம். கோன்வஸ்மின் சாம்ப்ரதம் லோகே குணவான் கச்ச வீரியவான் தர்மஜ்ஞஸ்ய கிருதஜ்ஞஸ்ய சத்யவாக்யோ திருடவ்ரதஃ சாரித்ரேண ச கோயுக்த சர்வ பூதேஷு கோஹிதா வித்வான் கஹ் கஹ் சமர்த்தஸ்ய கஷ்டைக பிரியதர்சனஹ ஆத்மவான் கோஜித க்ரோதோ த்விதிமான் கோனசூயகஹ சத்ய வித்யதி தேவாஸ்ய ஜாதரோஹஸ்ய சம்யுகே. ஏததிச்சாம்யஹம் ஸ்ரோதும் பரம் கௌதூஹலம் ஹி மே. అహర్షేత్వం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం శుత్వా చైకత్రిణోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః శూయతామితి చామంత్ర్య ప్రకృష్టో వాచ్యమబ్రవీత్ బహవో దుర్లభాశ్చైవ ఏత్తయా కీర్తితా గుణాః పునే వక్ష్యామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శూయతాం నరః ఇక్ష్వాకువంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః నియతాత్మా మహావీర్యో ధృతిమాన్ ధృతిమాన్ వశీ బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రునిబర్హణః విపులాంశో మహాబాహుః కంబుగ్రీవో మహాహనుః మహోరస్క్రో మహేశ్వాసో గూఢచతృ రవీందమః ఆజానుబాహుః శిశిరాః సులలాటః సువిక్రమః సమస్తమవిభజితాంగః సిద్ధః వర్ణః ప్రతాపవాన్ హీనవక్షాంశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాం చ హితేరతః యశస్వీ జ్ఞానసంపన్నః శుచిర్వశ్యః సమాధిమాన్ ప్రజాపతిసమశ్రీమాన్ ఋతునిషూదనః రక్షితాజీవలోకస్య ధర్మస్య పరిరక్షితా రక్షితాశ్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా వేదవేదాంగతత్వజ్ఞో ధనుర్వేదే చ నిక్షితః సర్వశాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ సర్వలోకప్రియః సాధురనీ అదీనాత్మా విచక్షణః సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సింధుభిః ఆర్య సర్వసమస్త ఏవ సదైక ప్రియదర్శనః సచ సర్వగుణోపేతః కౌసల్యానందవర్ధనః సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేణ హిమవానివ విష్ణునా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః కాలాగ్ని సదృశక్రోధే సమయా పృథివీ సమః ధనదేన సమస్త్యాగే సత్యే ధర్మైవాపరః తమేవం గుణసంపన్నం రామం సత్యపరాక్రమం జ్యేష్ఠం శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథశ్రుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా యౌవరాజ్యేన సంయోక్తమైచ్ఛత్రీత్యా మహీపతి సత్యాభిషేక సంభారాన్ ధృత్వా భార్యా సకైకయీ పూర్వం దత్తవరా దేవి వరమేన మయాచత వనవాసం చ రామస్య భరతస్యాభిషేచనం ససత్యవచనాద్రాచా ధర్మపాశేన సంయతః వివాసయామాస సుతం కామం దశరథ ప్రియం సజ రామవనం వీరః ప్రతిజ్ఞామనుపాలయన్ పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణో నుజగామః స్నేహాద్వినయ సంపన్నః సుమిత్రానందవర్ధనః భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాతరం మనుదర్శయన్ రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణసమాహితా జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా సర్వలక్షణ సంపన్నా నారీణాముత్తమావతూః సీతాప్యనుగతా రామం శశినం రోహిణీ యథా పౌరైరనుగతో దూరం పిత్రా దశరథేన చ సిగ్గిబేరపురే సూతం గంగాకూలే విసర్జయత్ గృహమాసాద్య ధర్మాత్మా విషాదాధిపతిం ప్రియం గృహేణ సహితో రామో లక్ష్మణేన చ సీతయా దేవనేన వనం గత్వా నదీస్తీర్త్వా బహూదకాః చిత్రకూటమనుప్రాప్య భరద్వాజస్య శాసనాత్ రమ్యమావసథం కృత్వా రమమాణావనేత్రయః దేవగంధర్వసంకాశాస్తత్ర తే న్యవసన్ సుఖం చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తథా రాజా దశరథ స్వర్గం జగామ విలపన్ సుతం మృతే తు తస్మిన్ భరతో వసిష్ఠ ప్రముఖైర్ద్విజైః నియుజ్యమానో రాజ్యాయ నైక్షం రాజ్యద్ మహాబలః స జగామవనం వీరో రామపాద ప్రసాదకః యత్ మహాత్మానం రామం సత్యపరాక్రమం అయాచద్భ్రాతరం రామం ఆర్యభావ పురస్థితః తమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచోబ్రవీత్ రామోపి పరమోదారః సుముఖః సుమహాయుషాః అచైచ్ఛత్పితురాదేశాద్రాజ్యం రామో మహాబల పాదుకేకాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః నివర్తయామాస తతో భరతం భరతాగ్రజ సకామమనవాప్యైవ రామ పాదావుపస్పృశన్ నందిగ్రామే కరోద్రాజ్యం రామాగమనకాంక్షయా గతేషు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియ రామస్సు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ తత్రాగమనమేకాగ్రో దండకాన్ ప్రవివేశ ప్రవిశ్యతు మహారణ్యం రామో రాజీవలోచన విరాధమ్రాక్షసం హత్వా శరభంగం దదర్శ సుతీక్ష్ణం చాప్త్యగస్త్యం చ అగస్త్య భ్రాతరం తథా అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఇంద్రం శరాసనం ఖగ్గం చ పరమ ప్రీతస్తూణీ చాక్షయ సాయకౌ అసతస్తస్య రామస్య అనేమనతరైస్ సహ దశయోగమన్ సర్వే వధాయాసురక్షసాం తేషాం ప్రతి శుశ్రావ రాక్షసానాం తథా వనే అతిజ్ఞాతశ్చ రామేణ వచః సంయతిరక్షసాం ఋషీణామగ్నికల్పానాం దండకారణ్యవాసినాం తేన తత్రైవ వసతా జనస్థాన నివాసిని విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణి తతశూర్పణఖా వాక్యాదుద్యుక్తాన్ రజ్వరాక్షసాన్ ఖరం తిరిచితం చైవ దూషణం చైవ రాక్షసం యఘానరణే రామస్తేషాం దైవ పదానుగాన్ అనేతస్మిన్ నివసత జనస్థాన నివాసినాం రక్షసాం నిగతాన్యాసం సహస్రాణి చతుర్దశ తతో జ్ఞాదివధం శ్రుత్వా రావణ క్రోధముచ్చితః సహాయం మరయామాస మారీచం నామ రాక్షసం వాద్యమాణస్సు బహుశో మారీచేన స రావణః న విరోధో బలవతా క్షమో రావణసేన తే అనాదృగ్యతు తద్వాక్యం రావణకాలచోదితః యజామ సహ మారీచస్తస్యాశ్రమపదం తదా తేన మాయావినా దూరమపవాస్య ఉపాత్మజౌ జహార భార్యాం రామస్య యుద్ధం హత్వా జటాయుధం యుద్ధం చ నిఖతం దృష్ట్వా కృతాం శ్రుత్వా చ మైథిలీం రాఘవ శోక సంతప్తో విలలాపాకులేంద్రియ తతస్తేనైవ శోకేన యుద్ధం దగ్ధ్వా జటాయుషం మార్గమాణో వని సీతాం రాక్షసం సందదర్శ సబంధం నామ రూపేణ వికృతం ఘోరదర్శనం తం నిహత్య మహాబాహు దదాహ సర్గతశ్చ సహ సచాస్య కథయామాస శబరీం ధర్మచారిణీం శ్రమణీం ధర్మ నిపుణామభిగచ్చేతి రాఘవ సోప్యగచ్చన్ మహాతేజాః శబరీం శత్రుసూదనః శబర్యా పూజిత సమ్యగ్ రామో దశరథాత్మజః పంపాతీరే హనుమత సంగతో వానరేణః హనుమద్వచనాచ్చైవ సుగ్రీవేణ సమాగతః సుగ్రీవాయత తత్సర్వం సంసద్ రామో మహాబల ఆదితస్తద్యథావృత్తం సీతాయాశ్చ విశేషతః సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్నిసాక్షికం తతో వానర రాజేన వైరానుకథనం ప్రతి రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ప్రతిజ్ఞాతం చ రామేణ తదా వాలివధం ప్రతి వాలినిశ్చ బలం తత్ర కథయామాస వానరః సుగ్రీవశంకితశ్చాసీద్ నిత్యం వీర్యేణ రాఘవే రాఘవ ప్రత్యయార్థం తు దుర్దుభే కాయముత్తమం దర్శయామాస సుగ్రీవో మహాపర్వత సన్నిభం ఉత్స్మయిత్వా మహాబాహు ప్రేక్ష చాస్థి మహాబలః పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశయోజనం విభేద చ పునః శాలాన్ సప్తైకేన మహేషుణా గిరింగతాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా తతః ప్రీతమనాస్తేన విశ్వస్థ మహాకపిః తిష్ఠిద్ధాం రామ సహితో జగామ చ గుహాం తదా యతో గర్జద్ధరి వరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః అనుమాన్య తదా అపారాం సుగ్రీవేణ సమాగతః నిజఘాన చ తత్రైనం శరేణ ఇకేన రాఘవః తత సుగ్రీవ వచనాద్ధత్వా వాలినమాఘవే సుగ్రీవమేవ తత్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్ స తత సర్వాన్ సమానీయ వానరాన్ వానరవిభవః విశః ప్రస్థాపయామాస విదుర్షు జనకాత్మజాం తతో గృహ్యస్య వచనాత్ సంపాతే హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లవే లవణాన్నవం తత్ర లంకాం సమాసాద్య పురీం రావణ పాలితాం యదశ సీతాం ధ్యాయంతీం అశోక వనికాం గతాం నివేదయిత్వాభిజ్ఞానం ప్రవృత్తిం చ నివేద్యత సమాశ్వాస్య చ వైదేహీం మర్జయామాస తోరణం పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రిసుతానపి శూరమక్షం చ నిష్పిష్య గ్రహణం సముపాగమత్ అత్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ మక్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ నిదృక్షయా తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్ మహాకపి సోభిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం నివేదయగమేయాత్మా దృష్టాసీతేతి తత్త్వతః తతశుగ్రీవ సహితో గత్వా తీరం మహోగతే సముద్రం క్షోభయామాస శరైరాదిత్య సన్నిభైః దర్శయామాస తాత్మానం సముద్ర సరితాం పతిః సముద్రవచనాత్ చైవ నరం సేతుం అకారయత్ తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాసవే రామసీతామను ప్రాప్య పరాం వీణాముపాగమత్ సామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణా సా సీతా వివేశ జలనం సతీ తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగతకల్మషాం అభౌ రామస్సం ప్రకృష్టః పూజితః సర్వదైవతైః కర్మణాతేన మహతా త్రైలోక్యం సచరాచరం పదే వర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతగిత్య సదా రామో విజ్వరః ప్రమమోదః దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేన సుదుర్ధృతః భరద్వాజాశ్రమం గత్వా రామః సత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనూమంతం యసజ్జయత్ పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సహితశ్చ సః పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో నఘః రామః సీతామనుప్రాప్య రాజ్యం పునరవాప్తవాన్ ప్రదృష్టో మిలితో లోకస్తుష్టః పుష్టః సుధార్మికః నిరామయోక్షరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః సపుత్రమరణం కించిద్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిద్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః అచాగ్నిజం భయం కించిన్నాప్సుమజ్జంతి జంతవః నవాతజం భయం కించిన్నాపి జరగతం తథా నచాపి సుద్భయం తత్ర నతస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాణి ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథా కృతయుగే తథా అశ్వమేధ శతైరిత్వా తథా బహు సువర్ణకైః గవాం కోర్చయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహానిషాః రాజవంశాన్ సదగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యం చ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి దశవర్షసహస్రాణి దశవర్షశతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదశ్చ సంమితం తత్పఠయద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్ర పౌత్రస్య గణః ప్రేత్య స్వర్గే మహీయతే అథద్విజో వాగృషభస్తమీయాత్ చాక్షత్రియో భూమితమీయాత్ మణిజ్ఞనః పణ్యఫలస్తమీయాత్ జనశ్చ శుద్రోపి మహత్తమీయాత్ పఠన్విజో వాగృషభస్తమీయాత్ చాక్షత్రియో భూమిపతిత్వమీయాత్ మణిజ్ఞనః పణ్యఫలస్తమీయాత్ జనశ్చ శుద్రోపి మహత్తమీయాత్ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః శ్రీమద్ రామాయణ పారాయణ సమాపనే అనుసంధేయ శ్లోకక్రమః ఏవమేతత్ పురా వృత్తం ఆఖ్యానం భద్రమస్తువః. ప్రవ్యాహరత విశ్రత్వం పరం విష్ణో ప్రవత్వతాం ఏమేతత్ పురా వృత్తమాఖ్యానం భద్రమస్తున ప్రవ్యాహరత విశ్రత్వం బలం విష్ణో ప్రవర్ధతాం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవర శ్యామో హృదయే సుప్రతిష్ఠిత కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా కావేరీ వర్ధతాం కాలే కాలే వర్షతు వాసవ శ్రీరంగనాథో జయతు శ్రీరంగశ్రీశ్చవద్భతాం స్వస్తి ప్రజాత్ర పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషా ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా శుచినో భవంతు మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాభయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం విశ్వామిత్రాంతరంగాయ మిథిలా నగరీపతే భాగ్యానాం పరిపాకాయ భవ్య రూపాయ మంగళం పితృభక్తాయ సతతం భాతృభిః సహదీతయా నందితాఖిల లోకాయ కామభద్రాయ మంగళం చక్రసాకేత వాసాయ చిత్రకూట విహారిణే సేవ్యాయ సర్వయమినాం ధీరోధారాయ మంగళం సౌమిత్రినాచ జానక్యా చాప బాణాసి ధారిణే సంసేవ్యాయ సదా భక్త్యా స్వామినే మమ మంగళం దండకారణ్య వాసాయ ఖండితామరసత్రవే వృద్ధర రాజాయ భక్తాయ ముక్తిదాయాస్తు మంగళం సాగరం శబరీ దత్త ఫలమూలాభిలాషిణే సౌలభ్య పరిపూర్ణాయ సత్వోద్రిక్తాయ మంగళం హనుమత్సమవేతాయ హరీషాభిప్రదాయిని పాలి ప్రమసనాయాస్తు మహాధీరాయ మంగళం శ్రీమతే రఘువీరాయ చేతుల్లంఘిత సింధవే ఇతరాక్షస రాజాయ రణధీరాయ మంగళం ఆజాద్యనగరీం దివ్యామభిషిక్తాయ సీతయా రాజాధిరాజ రాజాయ రామభద్రాయ మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కాయేన వాచా మనసేంద్రియ వా బుద్ధ్యాత్మనా వా ప్రగతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే విదర్గ బిందు మాత్రాని పద పాదాక్షరాణి చ న్యూనాని చాతిరిక్తాని సమస్వ పురుషోత్తమ శ్రీ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్సమేత శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః శ్రీమతే రామానుజాయ నమః శ్రీ సంక్షేప రామాయణం సంపూర్ణం శ్రీ గురుభ్యో నమః.